కృష్ణ యజుర్వేదాంతర్గత 16 నారాయణ ఉపనిషత్ అధ్యయన పుష్పము నారాయణ మహాధ్యేయం సోహం నారాయణోస్మి శ్లో మాయా తత్కార్యం అఖిలం యత్ బోధాత్ యాతి అపహ్నపం త్రిపాద్ నారాయణాఖ్యం తత్ కలయే స్వాత్మమాత్రతః ఇద్దాని తత్వబోధచే మాయా కార్యములు కూడా మొదలెంట్లా లేనివే అవుతాయో అట్టి త్రిపాద నారాయణ భగవానుడు అనగా స్వాత్మయే అను ప్రవచనమును శ్రవణము అధ్యయనము చేయుటకై శ్రీమన్నారాయణ స్వామిని శరణు వేడుచున్నాము. ఏతత్ ఋగ్వేద శిరో అధితే. ఈ సృష్టికి పూర్వము అఖండ స్వరూపుడు అద్వితీయుడు అయినట్టి శ్రీమన్నారాయణుడు ఒక్కరే ఉన్నారు. ఏకోనారాయణః అట్టి కేవల సత్స్వరూపునకు అనేకము అనునదే లేదు. ఏకస్వరూపుడై ఉన్నారు. అది మనందరి యొక్క కేవల స్వస్వరూపమే. ఆయనకు నేను అనేకమును కల్పించుకొనెదనుగాక. అనేక రూపనామములతో కూడిన సృష్టిని భావించుకొని ఆనందించెదనుగాక. అనే ఇచ్ఛ అభిలాష వినోదము సరదా కలుగుచున్నది. ఒకడు ఒకచోట నిద్రిస్తూ తాను ఒక్కడే అయికూడా స్వప్నములో అనేకమంది జీవుల సహచరుల రూపములను వస్తువులను ఇల్లు గ్రామము రహదారి కొండంవి మొదలైన వాటిని కల్పించుకొని స్వయంకల్పనయగు స్వప్న దృశ్య విశేషాలు ఆస్వాదిస్తున్నాడు. అదంతా తన నుండి తన యొక్క ఇచ్ఛా రూపకల్పనగా తనయందే బయల్వెడలి రూపుదిద్దుకుంటోంది. కాని ఆ స్వప్నము తనకు వేరైనట్లుగాను తాను ఆ స్వప్న దృశ్యములో ఒక వ్యక్తియే తనకు వేరైన తదితర వ్యక్తులతో సంభాషించున్నట్లుగాను అనుభూతి అనుభవము పొందుచున్నాడు. జాగ్రత్కు వచ్చిన తరువాతనో కలలోని నేను వేరు, కలలో కనిపించిన జనులు వేరు, జాగ్రత్లోని ఇప్పటి నేను వేరు అని తలచుచున్నాడు. వాస్తవానికి సమస్తము స్వయం కల్పితమే కదా. అదేవిధంగా కేవల శుద్ధ పరతత్వ స్వరూపుడగు నారాయణుడు కూడా సృష్టి సంకల్పుడగుచున్నారు. అట్టి సృష్టి సంకల్పము యొక్క సిద్ధి ఎగ్జిక్యూషన్ కొరకై మొట్టమొదట ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి ఎనర్జీ బయల్వెడలుచున్నది. ఆయన నుండి బయల్వెడలేనదేదైనా ఆయనకు వాస్తవానికి అభిన్నమే అయి ఉన్నది కదా. శక్తి శక్తిమంతుడు ఏకరూపులే. ఆ తరువాత ఆయన నుండి ఆయనకు అద్వితీయమే అయినట్టి ప్రప్రథమ భావజనితమైనట్టి ఆలోచన బయల్వెడలుతోంది. అది ఏ సృష్టి సంబంధమై మహామనస్సు సృష్టికర్తృత్వము హిరణ్యగర్భుడు బ్రహ్మదేవుడు అని కూడా పిలువబడుచున్నది. అట్టి మహామనోతత్వము నుండి సృష్టికి నామము రూపము వాటికి స్పందించే జీవాత్మ ఆ జీవాత్మ యొక్క క్రియా విషయములు కావాలి కాబట్టి సూక్ష్మ పంచేంద్రియార్థములైనట్టి శబ్దశక్తి స్పర్శశక్తి రూపశక్తిరసశక్తి ఆఘ్రాణశక్తి బయల్వెడలుచున్నాయి. అవి దివ్యమగు సూక్ష్మమగు దేవతాశక్తులుగా అభివర్ణించబడుచున్నాయి. ఆ ఇంద్రియశక్తులకు విషముల అనుభవశక్తి సిద్ధించటానికే ఆకాశము స్పెస్ వాయువు స్పందము అగ్ని జ్యోతి తేజస్సు జలము లిక్విడ్ రసము భూమి సోలిడ్ అనబడే పంచ సూక్ష్మోపమహాభూతశక్తులు బయల్వెడలుచున్నాయి. వాటన్నిటి యొక్క సమన్వయముచే ఈ విశ్వము రూపుదిద్దుకొనుచున్నది. ఈ సర్వము తత్ ఆత్మనారాయణ నుండియే శ్రీమన్నారాయణుని చేతనే ఆయనకు అభిన్నము అయి ప్రదర్శితమగుచున్నది. నారాయణ బ్రహ్మ జాయతే వసృష్టిని ధారణ చేయు ప్రజ్ఞాతత్వము నారాయణుని నుండే బయల్వెడలింది. ఆ ప్రజ్ఞాతత్వము ఇచ్ఛాక్రియా స్వభావము బ్రహ్మ అనబడుచున్నది. ఈ విధంగా నారాయణునికి అభిన్నమే అయినట్టి బ్రహ్మదేవుడు ఆత్మానారాయణుని నుండే సృష్టి సంకల్పసిద్ధి కొరకై జనించుచున్నారు. బ్రహ్మణోపి ఆదికర్త్రే నారాయణాత్ రుద్రో జాయతే. నారాయణుని నుండే సృష్టికల్పనను లయింపజే తత్వము కూడా ఆయనకు అభిన్నమై బయలుదేరుతోంది. అదియే రుద్రతత్వము లేక రుద్రుడు. కలకనేవాడు తన యొక్క బ్రహ్మదేవాంశతో స్వప్నదృశ్యమును సృష్టించుకొనుచున్నాడు. విష్ణు అంశతో స్వప్నభావనను పొడిగించుకుంటూ పరిపోషించుకుంటూ కొనసాగిస్తున్నాడు. రుద్రాంశతో ఆ కలను ముగించి తనయందు లయింపజేసుకుంటున్నాడు అనునది పరమార్థము. ఈ జీవుడు స్వతహగా నారాయణ స్వరూపుడే కనుక నారాయణుడే రుద్రుడై లయము అను క్రియ నిర్వర్తిస్తున్నారు. నారాయణాత్ ఇంద్రో జాయతే. ఇంద్రియములన్నిటికీ అభిమాని, అధిపతి, పర్యవేక్షకుడు, త్రిలోకాధిపతి కూడా అయినట్టి ఇంద్రుడు నారాయణుని నుండియే బయల్వెడలుచున్నారు. అనగా నారాయణుడే ఇంద్రుడుగా ఐ త్రిలోకాలు పాలిస్తున్నారు. దిక్పాలకుల తదితర దేహనిర్మాణ దేవతల కార్యక్రమములను పరిపాలిస్తూ ఉన్నారు. హృషికేశుడు అట్టి దిక్పాలకాది దేవతలంతా నారాయణాంశయే. నారాయణత్ ప్రజాపతేహ ప్రజాయతే. ఆ నారాయణుడే ప్రజాపతి అయి సర్వజీవులుగా కూడా ప్రదర్శనమగుచున్నారు. జీవుల భౌతికదేహ నిర్మాణములు వస్తుధర్మములివన్నీ పర్యవేక్షించు ప్రజాపతి నారాయణ చైతన్యమే. ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నారాయణ ద్వాదశాదిత్యాః ఆత్మానారాయణుడే విష్ణువు, సూర్యుడు మొదలైన పన్నెండు ఆదిత్యుల రూపులే తమ తేజస్సుతో సృష్టిని, లోకాలను, హృదయాంతరాలములను తేజోమయం చేస్తూ ఉన్నారు. సర్వదేహాలకు, దేహతత్వాలకు, సర్వవస్తువులకు ఉనికి, జీవనము, ఉత్సాహము, క్రియాసామర్థ్యము, దేవతా దివ్యశక్తులు ఇవన్నీ ఇచ్చి నారాయణుడే పరిపోషిస్తున్నారు. నారాయణాత్ రుద్రః. ఆ నారాయణుడే శంకరుడు మొదలైన ఏకాదశ రుద్రస్వరూపులుగా అయి ఈ సృష్టికి సుఖము శుభముగా చెన్నందుచు ఇక్కడి మాయాకల్పనలను తగిన సమయంలో ఉపసంహారక్రియ నిర్వర్తిస్తున్నారు. నారాయణత్ వసుః. నారాయణుడే అష్టవసువుల రూపములు దాల్చి దేహముల రూపకల్పన, అనేక దేహ విభాగముల పరిరక్షణ తదితర విధి ఈ విధానాలను పర్యవేక్షించు శక్తిగా ఉన్నారు. అంతేకాదు ఈ దేహగృహాలన్నీ ఆయనవే. సర్వజీవుల ఉనికి సంస్కారములు ఆయనవే. వాసనాత్ వాసుదేవస్య వాసుతంతే జగత్రయం సర్వభూత నివాసోసి. అష్టవిధములైన తత్వములుగా భౌతిక దేహమునందు క్రియా వ్యవహారులై ఉన్నారు. నారాయణత్ సర్వాణి ఛందసాని. నాలుగు వేదములలో ఛందోబద్ధంగా స్తోత్రం చేయబడు స్తోత్రగానము, స్తోత్రార్థములు ఇవన్నీ కూడా నారాయణ స్వరూపములే. వివరణ, ప్రవచన, విశ్లేషణములన్నీ నారాయణ తత్వము గురించియే. పరసత్యముగా నారాయణుని ఉపాసించువారు ఆ ఉపాసన మార్గములైనట్టి వేదములు ఉపాసనా ఆసేమగు తత్వమును నిర్వచించుచు విశ్లేషిస్తూ అభివర్ణిస్తున్న తత్వశాస్త్ర వామ్యమగు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్ ప్రవక్తకులగు మహర్షులు అంతా నారాయణ స్వరూపమే. మనమంతా కూడా సర్వదా నారాయణ స్వరూపులమే. నారాయణాత్ ఏవ సముత్పద్యంతే. ఎక్కడెక్కడ ఏదేది సముత్పన్నము అగుచున్నదో అదంతా నారాయణుడే అట్లు సముత్పన్నమగుచున్నారు. కథలోని పాత్రలుగా సముత్పన్నమగుచున్నది కథారచేత యొక్క రచన చమత్కృతియే కదా. రచన చమత్కృతి రచయిత యొక్క కళ విశేషమే కదా. కళ కళాకారుని ప్రదర్శనారూపమే కదా. వాటెవర్ వి కమ్ అక్రోస్ ఇన్ అ నోవెల్ ఈజ్ నథింగ్ బట్ ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ విజువలైజేషన్ ఆఫ్ ద నోవెలిస్ట్ ఓన్లీ. ఈ విధంగా జగత్తుగా, జీవుడుగా, మరేదైనాగా కూడా నారాయణుడే ఆయా సర్వప్రదర్శనములుగా సముత్పన్నమగుచున్నారు. జీవుడుగాను ఆస్ ఎక్స్పీరియన్సా, జగత్తుగాను ఆస్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ సముత్పన్నమగుచున్నది నారాయణుడే. నారాయణ ప్రవర్తంతే ఇవి జీవుడుగా, జగత్తుగా, నేనుగా, నువ్వుగా, సర్వదేవతలుగా, సర్వసృష్టిశక్తులుగా ప్రవర్తిస్తున్నది ఆత్మానారాయణుడే. నారాయణ ప్రళియంతే ఒకటి లయము పొందుచున్నట్టిది, రెండు ఎందులో లయము పొందుచున్నదో అది ఈ ఉభయము కూడా నారాయణుడే. ఈ విధంగా సృష్టిస్థితిలేకారుడు సృష్టిస్థితిలేయములు పొందుచున్నట్టిది అభయము నారాయణుడే. ఆలోచించువాడు, ఆలోచన, ఆలోచించుబడు వస్తువు, విషయము, వ్యక్తి మొదలైనవి నేను, నీవు, జగత్తు, ఇతః పూర్వము ఉన్నది, ఇప్పుడున్నది, ఇక ముందు ఉండబోవున్నది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, జగత్ నిర్మాతలు, పరిపాలకులు, పరిరక్షకులు, వినాశకులు అంతా నారాయణుడే. ఇతి ఋగ్వేద శిరో అధీతే. ఈ విధముగా ఋగ్వేదము, ఋగ్వేదాంతర్గమగు 10 ఉపనిషత్తులు నారాయణుని గురించి మంత్ర రూపములుగా అభివర్ణిస్తున్నాయి. ఇట్టి ఋగ్వేద ఋక్ రూప నారాయణ తత్వమును ఎరిగినవాడు విష్ణు స్వరూపుడగుచున్నాడు. ఆతడే సోహం విష్ణుః. ఏతత్ యజుర్వేద శిరో అధితే. నిత్యో నారాయణః. అట్టి ఇహపరస్వరూపుడగు అద్వితీయ నారాయణుడు నిత్యుడు. నారాయణునికి ద్వితీయమైనదంతా దృష్టిచే ఏర్పడేది మాత్రమే, అనిత్యం కూడా. అనిత్యమైన సర్వవస్తు, విషయ, విశేషాలన్నీ నిత్యుడగు నారాయణునియందే సందర్భానుచిత భూతములే ఉంటున్నాయి, వచ్చిపోతున్నాయి. నిత్యో అనిత్యానాం ఏతత్ నారాయణః. అనిత్యమైన వస్తువులలో నిత్యమై ఉన్నది నారాయణుడు. ఒకాయన వినోదంగా, సరదాగా కథ వ్రాయాలనుకున్నాడు. వినోది ఆయనే, కథారచన ఊహించువాడు ఆయనే. ఊహలోని పాత్రలు, సంఘటనలు, సందర్భాలు ఆయనే, ఆయనవే. ఆ కథ యొక్క ఉపసంహారము ఆయనే కదా. పాఠకులు కూడా కథాశ్రవణ వ్యాసంగులై కథా సంబంధితులే. అట్లాగే బ్రహ్మ నారాయణః. బ్రహ్మగా ఉన్నది నారాయణుడే. ఈ సృష్టికి కల్పన చేయువాడై సంసిద్ధుడగుచున్నది అగు బ్రహ్మ పాత్రను దాల్చుచున్నది, దీనిని నడిపించు విష్ణు పాత్రను కల్పించి దాల్చుచున్నది కూడా నారాయణుడే. బ్రహ్మగా విష్ణువుగా ఉన్నది నారాయణుడే. సృష్టిగా, అసృష్టి రూపంగా, సృష్టి అనుభవిగా ఉన్నదంతా ఆత్మానారాయణుడే. శివశ్చ నారాయణః. ఈ సృష్టికి, ఇందలి సర్వజీవులకు సుఖశుభానంద ప్రదాతయగు శివభగవానుడుగా ఉన్నది నారాయణుడే. నాలుకలో రుచి సుఖము, కళ్లలో రూపసుఖము, చెవులలో శబ్దసుఖము, అట్లాగే స్నేహసుఖము, వాత్సల్యసుఖము ఇత్యాది సర్వసుఖప్రదాతయగు శివభగవానుడుగా, శివస్వరూపుడుగా ఉన్నది ఆత్మానారాయణుడే. శక్రశ్చ నారాయణః. జీవులకు ఇంద్రియ ప్రదాత, ఇంద్రియ రక్షకుడు, ఇంద్రియ పరిపోషకుడు అగు ఇంద్రభగవానుడుగా ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే. త్రిలోకపాలకుడై, లోకపాలక నియామకుడై త్రిలోక జీవులను ఒక రాజువలే రక్షణ కల్పిస్తున్న ఇంద్రుడుగా ఉండి అన్నీ నిర్వర్తించుచున్నది ఆత్మానారాయణుడే. ఆత్మానారాయణుని కల్పనాశక్తి యొక్క అంతర్విభాగములుగా ఉన్న లోకములు, లోకపాలకులు కూడా నారాయణుడే. ఇంద్ర పరిపాలనలో వివిధ కార్యక్రమములు నిర్వర్తించు అష్టదిక్పాలకులు, నవగ్రహములు, సప్తఋషులు, ఏకాదశ రుద్రులు ఇవన్నీ నారాయణుడే. ద్యావ పృథివ్యోచ నారాయణః. ఆకాశము, భూమి, ఈ రెండూ, ఈ కనబడే భూ విశేషాలన్నిటికీ ఈవలావల ఉన్న తొడుగుల వలె వ్యవహరిస్తున్నాయి. అనేక వస్తు ధర్మములు తత్వములు అంతర్లీనంగానూ ఉన్నాయి, మధ్యగానూ కలిగి ఉన్నాయి. ఆకాశము భూమి రెండు కూడా సర్వతత్వరూపుడగు నారాయణుడే. ద్యావ పృథివ్యరుదమంతరర్హి వ్యాప్తం త్వ ఏకేన దిశశ్చ సర్వాః భగవద్గీత. కాలశ్చ నారాయణః అనిర్వచనీయము అరూపము అగు కాలము ఆత్మానారాయణుడే. కాలోస్మి లోకక్షే కృత్ ప్రవృద్ధో. ఈ జగత్తుల అంతరమున కాలస్వరూపమై సర్వవిశేషాల ప్రారంభము క్షయముల మధ్యగాను వాటిని ఆవలత్ ఈవలగాను ఉన్న కాలస్వరూపము నారాయణ స్వరూపమే ఆత్మానారాయణుడే. దిశశ్చూర్ధ్వం చ అధశ్చ అంతర్బహిశ్చ నారాయణః. ఈ విశ్వము యొక్క ఎనిమిది దిక్కులలోనూ పైన క్రింద బయటలోపల అంతా ఆత్మానారాయణుడే. స్వప్నమంతా అన్నివైపులా అన్ని దిక్కులుగాను ఉన్నది స్వప్నద్రష్టయే కదా, ఆయన చైతన్యాకృతియే కదా. ఒక భావనకు ఈవలావల లోనబయట అన్నివైపులా ఉన్నది భావికుడే కదా. ఒక కళాఖండములోని రంగుల దృశ్యము కళాత్మక విశేషాలు అన్నీ ఆ కళాకారుని కళాచైతన్యమేగా. ఒక ఊహ యొక్క ఈవలావల ఇటు అటు లోనబయట ఉన్నది ఆ ఊహించువాడే కదా. ఇది అంతే. ఈ విశ్వమంతా విశ్వేశ్వర ప్రదర్శనమే. నారాయణుడే శ్రీమన్ ఆత్మానారాయణుడే. ఇదగ్ము యశ్చ భూతం యశ్చ భవ్యం సర్వం నారాయణేవ. ఇప్పుడున్నది, ఇది వరకు ఉండి ఉన్నది, ఇక ముందు ఉండబోవున్నది, ఈ సర్వము నారాయణుడే. దేహాత్మకుడు విశ్వాత్మకుడు, దేహేంద్రియములు విశ్వేంద్రియములు, దేహాంతఃకరణములు విశ్వాంతకరణములు, ఇవన్నీ సర్వదా సర్వత్రా నారాయణుడే ఆత్మానారాయణుడే. అట్టి నారాయణుడు నిష్కళంకో ఒక కథలోని పాత్రల గుణములు స్వభావములు సంఘటనా సంబంధమైన సుఖదుహకములు ఆ కథారచయితచే కల్పించబడినవే అవవచ్చుగాక. కాని వాటిని ఆ కథారచయితకు ఆపాదించగలమా? లేదు. సర్వాంతర్యామి సర్వస్వరూపుడు అయి కూడా నారాయణుడు సర్వదా కళంక దోష రహితుడు, నిష్కళంకుడు, అస్పృశ్యుడు, దేనిచేత తాకబడనివాడు. నిరంజనోత్ ఆయన ఎట్టి రంజనములచే ఇంద్రియ విషయ దోషములచే జన్మకర్మ వ్యవహారములచే స్పృశించబడనివాడు. మట్టితో చేసిన ఒక గుర్రపు బొమ్మ బాగున్నది బాగోలేదు అను దానితో ఆ మట్టికి ఏమి సంబంధము? నిర్వికల్పో కల్పవికల్పములు ఆయన క్రీడ అయినప్పటికీ ఆయన ఎట్టి కల్పనలు లేనట్టివాడు. ఈ జగత్తంతా సవికల్పము. ఆత్మానారాయణుడో సదా నిర్వికల్పుడు, జాగ్రత్ స్వప్న సుషుప్త కల్పనలకు అతీతుడు. సర్వకల్పనలు తనవై సర్వదా వేరే ఉన్నవారు. నిరాఖ్యతః నారాయణుడు ఇట్టివాడు అని వ్యాఖ్యానించలేము. వర్ణింపనలవి కానివాడు, లీలగా జగత్ రూపధారి అయి కూడా అరుపుడు, గుణముల కన్నా ముందే ఉన్నవాడు. సచ్చితానందములు కూడా ఆయన విలాసములే. ఇది అని తీపి అనుభవించవలసినదే కాని వర్ణించి ఇతరులకు అనుభూతము చేయలేము కదా. వేదములే ఆయన గురించి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని అనుచుండగా ఆ నారాయణుని గురించి ఏమి చెప్పగలం? కళ్లకు నాలుకకు వాటి వాటి ఉనికికి చైతన్య స్ఫూర్తి అయి ఉండగా అవి ఆత్మానారాయణుని నిర్వరించటమెట్లా? మనము ఉపయోగించే ఇంద్రియాలతో ఆ ఇంద్రియములకే త్రాణప్రేరణధారము అయి ఉన్న నారాయణుని చెప్పగలగటము ఎట్లా? కళ్ళు చూచువానిని చూడలేవు కదా, చెవులు వినుచున్న వాణిని వినలేవు కదా. శుద్ధో ప్రతి ఒక్కరి సహజస్వరూపుడగు నారాయణుడు ఈ జగత్ సందర్భములచే స్పృశించబడక నిత్యశుద్ధుడై సర్వదా వెలుగొందుచున్నారు. అన్నీ ఆయనయే అయికూడా ఆయన దేనికి సంబంధించి లేరు. దేనికీ పరిమితుడు కాదు. ఏ దోషమూ ఏ మాత్రమూ అంటనివారు. నద్వితీయో అస్తి కశ్చిత్, ఒక సుదీర్ఘ నాటకంలో పాత్రలుగాని, సంఘటనలుగాని, సందర్భాలుగాని, గుణగణాలుగాని నాటకరచయితకు వేరే ఏదైనా ఉంటుందా? స్వప్నంలో ఏది కూడా స్వప్నద్రష్ట యొక్క స్వప్న సంకల్పమునకు వేరే ఉండదుగదా? నారాయణుడే దృక్ద్రష్ట దృశ్య స్వరూపుడు, కర్తకర్మక్రియ కూడా ఆయనే. నారాయణునికి వేరైనది ఎక్కడా ఏదీ ఉండజాలదు, ఉండలేదు, ఉండబోదు. ఆయన అద్వితీయుడు, కాని ఆయన సర్వదా తనకు తానే ఉన్నవాడు. ఆయనకు ద్వితీయము లేదు, ఆయనను నియమించినదేదీ లేదు. ఎవరైతే నారాయణతత్వమును తెలుసుకొంటారో, యర్ ఏవం వేద, వారు విష్ణుస్వరూపులే, ఆల్ ప్రెజెంట్ ఆల్ పవదిన్ ప్రేజెన్స్ అగుచున్నారు. ఇదియే యజుర్వేదము. యజుర్వేదాంతర్గతమగు 51 ఉపనిషత్తులు ఆలపిస్తున్న నారాయణ తత్వమహాత్మ్యము. ఏతత్ సామవేద శిరో అధితే, దివ్యమగు నారాయణతత్వముతో మమేకమవటమే ఈ జీవుని సర్వ మానసిక రుగ్మతలకు పరమోషధము. అట్టి అహం నారాయణాస్మి స్థానము కొరకే అష్టాక్షర శ్రీమన్నారాయణోపాసన మంత్రము గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఓం నమో నారాయణాయ. ఓంను మొట్టమొదట పట్టలోపలిగా సంకోచింపజేస్తూ బి శరీరమంతా సహస్రారం వరకు ప్రేరణోత్సాహమయం చేస్తూ బి శబ్ద తరంగాలను భావన రూపంగా ఉత్తేజితం చేసుకుంటూ బి రెండు పెదమల స్థానము నుండి సహస్రారం వరకు బుద్ధితో సద్భావనను సంకల్ప పూర్వకంగా స్పృశిస్తూ ఉచ్చారణను కించిత్ దీర్ఘంగా మును కొనసాగిస్తూ పలకాలి. కొంత సాధన తరువాత శబ్దరహితంగా ప్రాణశక్తితో ప్రేరణరూపంగా మౌనోచ్చారణారూపంగా కూడా చేయాలి. నమో ఆ తరువాత పరిహ రూపములగు పరమాత్మ జీవాత్మల ఏకత్వము సూచించే నమో శబ్దమును ఉచ్చారణ చేయాలి. ఊర్ధ్వమున సహస్రారంలో స్థానం కలిగి ఉంటూనే నమో శబ్దమును రసస్థానంలో నాలుక పెదమల స్థానంలో ఉండి ఉచ్చరించాలి. నారాయణాయ ఆపై ముఖమంతా శబ్దబ్రహ్మముతో నింపి ఉంచి నారాయణాయ శబ్దమును పలకాలి. మంత్రము దేహముతోను మనస్సుతోనూ ఉచ్చరిస్తూ క్రమంగా మనోభావనతో ఎలుగెత్తి మనోచైతన్య రూపంగా ఈ అష్టాక్షరీ మంత్రమును ఉపాసించాలి, స్మరించాలి, ఉచ్చరించాలి, భావన చేయాలి, యోచన చేయాలి, దర్శించాలి. స్వీయ మనస్సుతో పలికే మంత్రోచ్చారణ వినాలి. బుద్ధితో కూడా అష్టాక్షరీ మంత్రార్థము అదే సమయంలో ఉపాసించబడుగాక. అర్థం చేసుకోవటమే బుద్ధి యొక్క రూపము, మంత్రార్థ జ్ఞానము. ఓం ఇతి ఏకాక్షరం, ఏకము అక్షరము అగు పరబ్రహ్మ సూచకము. ఓం నమ ఇతి ద్వే అక్షరే నకార, పరమాత్మ మా జీవాత్మ లాభేద సూచకము. అఖండమైన దానిలో రెండు తత్వాలు, రూపతః రెండు తత్వతః ఒక్కటే అయిన నమ ఇహపర రూపములు ఏకము చేయుచు ఉపాసించుబడుచున్నది. నారాయణాయ ఇతి పంచాక్షరాణి, తరంగాలన్నీ జలమే అయినట్లు సర్వము తానే, సర్వమునకు వేరైనదే నారాయణతత్వము. ఏకమే అయి ఐదు ఐదు గా కనబడుచున్న తత్వము స్వామీ నారాయణ. పంచప్రాణములతో, పంచ ఉప ప్రాణములతో, పంచభూతములతో, పంచకర్మేంద్రియములతో, పంచజ్ఞానేంద్రియములతో కనిపించే మిమ్ములను ఉపాసిస్తున్నాను, స్మరిస్తున్నాను. మని ధ్యానించబడుచున్నది 8 అక్షరిపదము అగు ఓం నమో నారాయణాయను మంత్రోపాసనచే నారాయణ సామీప్యము తత్వము లభించగలదు. ఈ అష్టాక్షరీ మంత్రమును జపించువాడు సంపూర్ణత్వము పొందున్నాడు. జగత్తులను నిర్మించు సామర్థ్యముతో అప్రమేయుడైన ప్రజాపతి స్థానమును సంపాదించుచున్నాడు. బ్రహ్మ అయి సృష్టికల్పన సామర్థ్య సంపన్నుడగుచున్నాడు. సర్వత్రా స్వస్వరూపము దర్శిస్తూ ఆనందానుభూతుడగుచున్నాడు. త్రిలోకాధిపత్యము పొంది ఇంద్రసమానుడగుచున్నాడు. ధనధాన్య సమృద్ధి పొందుచున్నాడు. స్వయం నారాయణతత్వమును తెలుసుకున్నవాడే మృత్యుపరిధులను అధిగమించి అమృతస్వరూపుడగుచున్నాడు. జన్మపరంపరలకు మునుముందే ఉన్నవాడే సర్వదా ప్రకాశించుచు అహేతుక నిహేతుక ఆనందస్వరూపమై విరాజిల్లుచున్న అమృతానందస్వరూపుడై ప్రకాశించుచున్నాడు. ఇతి సామవేదము సామవేదాంతర్గత 16 ఉపనిషత్తులు సమర్పిస్తున్న నారాయణ మంత్ర తత్వార్థ జ్ఞానము. ఎలుగెత్తి నిర్వర్తిస్తున్న గానామృత మధుర రసధ్వని ఏతత్ అథర్వ శిరో అధితే. ఆ నారాయణుడు ప్రత్యక్ ఆనందస్వరూపుడు. జగత్ సాక్షి ఆనందము ఆయన యొక్క సహజతత్వము. ఆయన పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మపురుషుడు. ఆయనను ప్రణవస్వరూపునిగా వేదములు వల్లిస్తున్నాయి, వర్ణిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ప్రణవము అకారము ఉకారము మకారము. ఏకస్వరూపుడై సర్వే సర్వత్రా సమస్వరూపుడై ప్రకాశించుచున్నవాడే ఓంకార స్వరూపుడు. అట్టి ప్రణవాక్షరమగు ఓంను ఎవ్వరైతే జగదంతర్గత సర్వస్వరూపుడు స్వప్నమంతా తానైన స్వప్నద్రష్టవలే. జగత్తులను క్రీడగా కల్పించు మహాకవి ఒక కథారచయిత వలే. ప్రతి జీవుని యొక్క కేవల సహజ స్వరూపుడు మట్టితో తయారైన అనేక బొమ్మలలోని మట్టి బొమ్మలుగా ఉన్న మట్టివలే. జాగ్రత్స్వప్న సుషుప్తి సాక్షి మేడపై నుండి క్రింద బాటలలో గల మనుష్యులను భవనములను దూరముగా గల విశాల మైదానములను చూచువానివ్వలే. నిర్గుణుడు నాటకంలోని ఏ పాత్ర యొక్క స్వభావముగాని గుణముగాని నాటకరచయితవి కాని విధంగా సర్వగుణుడు నాటకంలోని సర్వుల గుణస్వభావములు నాటకరచయిత యొక్క కల్పనయే అయున్న తీరుగా సర్వాతీతుడు నాటకము చూచువాడు నాటకములోని సర్వ సంఘటనలకు సర్వదా వేరుగా సాక్షి అయి ఉన్నట్లుగా స్వస్వరూపుడు జలము తరంగమునకు సర్వదా స్వస్వరూపమే అయినట్లుగా ఈ విధములుగా భావన చేస్తూ ఓం నమో నారాయణాయను ఈ అష్టాక్షరీ మంత్రమును ఉపాసన చేస్తూ ఉంటాడో అట్టివాడు వైకుంఠభవనం గమిష్యతి. వైకుంఠధామమును చేర్చున్నాడు. అట్టి ఓం నమో నారాయణయకు పరమ లక్ష్యమగు ఆ నారాయణుడు. మనందరి యొక్క స్వహృదయ పుండరికము పుష్పము నందే సర్వదా వేంచేసియున్నారు. కేవల చిత్ విషయరహితమగు తెలివి స్వరూపుడైన విజ్ఞానఘనుడు ద సేడ్ కోన్సెప్ట్ ఆఫ్ నోయింగ్ గా వెలుగొందుచున్నారు. సర్వాంతర్యామియే అంతరాత్మగా ప్రకాశించుచున్నారు. పరబ్రహ్మమగు నారాయణుడే జనుల అజ్ఞానాంధకారము పటాపంచలుచేయు విజ్ఞాన జ్యోతియే ప్రకాశించుచున్నారు. ఆత్మానుభవ మార్గదర్శనము కొరకై దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించారు. బ్రహ్మమే తానైనట్టి మధుసూదనుడు ఆయన. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. మత్స్థాని సర్వభూతాని న చాహం తేషు అవస్థితః న చ మత్స్థాని భూతాని ఇతి భగవత్ వాక్యః. బ్రహ్మణ్యః పుండజరికాక్షో బ్రహ్మణ్యో విష్ణుః అచ్యుతః. పద్మము వంటి కనులు కలిగిన పుండరికాక్షుడు విష్ణు భగవానుడు. స్వస్వరూపము నుండి చ్యుతి పొందనివాడు కాబట్టి అచ్యుతుడు. ఆయనయే పరబ్రహ్మము. ఇటువంటి స్వస్వరూప నిర్వచన వాక్య ప్రదర్శనముచే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరబ్రహ్మమూర్తి బ్రహ్మేవన బ్రహ్మవిత్ అయి ఉన్నారు. శ్రీకృష్ణోపాసకుడు గురోపాసకుడు సాక్షాత్ నారాయణుడే. ఎవరైతే సర్వజీవులలోనూ ఏకస్వరూపుడై సర్వదా ఉన్నారో ఆయనయే పరమపురుషుడు, నిత్యుడు, అఖండుడు అగు శ్రీమన్నారాయణమూర్తి. ఆయనయే సర్వమునకు కారణుడు, ఆయన కారణపురుషుడు, ఆయనకు మరొకటేదీ కారణము కాదు. కనుక అకారణుడు అట్టి ఓంకార శబ్దార్థ పరబ్రహ్మమూర్తియగు శ్రీమన్నారాయణుని భక్తితో ఆశ్రయించినవారు తదేవ భవతి. పరబ్రహ్మస్వరూపులై వెలుగొందుచున్నారు. ఇది ఈ విధంగా అథర్వణవేదము అథర్వవేద 31 ఉపనిషత్తులు లోకములకు ఎలుగెత్తిగానం చేస్తూ పలుకుచున్నాయి, బోధించుచున్నాయి, గుర్తుచేస్తున్నాయి. ఫలశ్రుతి అట్టి పరమ పవిత్రము ఉత్తమార్థప్రదాత ఆగు శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రమును ఎవరు భక్తితో అత్యంతికార్థ పూర్వకంగా ఉపాసిస్తారో వారు. ఉదయము నిర్వర్తించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రోపాసనచే రాత్రి చేసియున్న పాపములు దోషములు నారాయణునికి అన్యులై సహజీవులు ఉన్నారు అను సర్వ అల్పదృష్టుల ప్రభావము తొలగిపోగలదు. పవిత్రమగు నారాయణతత్వ దర్శన దృష్టి ప్రవృద్ధం అవగలదు. ప్రాతఃసాయం సమయాలలో అష్టాక్షరి మంత్రోపాసన చేయటం చేత ఆ రోజంతా చేసియున్న అల్పభావనల దుష్ప్రభావములు తొలగగలవు. మనస్సు పవిత్రమగుచు రాగలదు. మధ్యాహ్న సమయంలో సూర్యభగవానుని ఎదురుగా నిలబడి అష్టాక్షరి మంత్రోపాసన నారాయణ ఉపనిషత్ పారాయణము నిర్వర్తించటం చేత పంచమహాపాతక దోషాల దుష్ప్రభావాలు ఆ ఉపాసకుని పట్ల తొలగిపోతాయి. నారాయణ పరం నాస్తి అను ఆత్మభావన ఆరుఢమవుతుంది. ఎవరైతే ఈ నారాయణోపనిషత్ శ్లోక పఠనమును అష్టాక్షరీ మంత్రజపమును ప్రతిరోజు నిర్వర్తిస్తుంటారో వారికి సర్వవేదముల పారాయణము చేసిన పుణ్యము లభించగలదు, నారాయణ సాయుజ్యము ప్రాప్తించగలదు. ఇది వేదవచన సార పాఠ్యాంశము. ఇతి కృష్ణేజుర్వేదాంతర్గత నారాయణ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.